199 లబ్ధరస నల్సం ధా లబ్ధరస రసో వై సహా ఇతి శ్రుతే హరస రస్యతే సంబధ్యత ఇతి అత్యంత ప్రీతి విషయ ఆనంద సహ స్వస్వరూపణత్వేన లబ్ధి యయా సా తథా శృంగార రసో వా తద్వ్యంజక మంగళాభరణ పుష్పాలంకారవత్వాదితి 296 లలితా త్రిశతి భాష్య 297 రస్యాః భానః శుద్ధసత్వ ప్రధాన మాయోపాధికతయా స్నిగ్ధాః స్థిరా హృదయ ఆహారాః స్వాహక ప్రియాః ఇతి గీతా నచనాత్ నైవేద్యాదౌ కట్వాం లలననాదీనాం దేవాది విషయే నిషేధాచ్చ ప్రీతి విషయత్వేన మధురర్సో లబ్ధి ఏతి వా తథాటు ఓం లబ్ధరసాయే నమః వాక్యు ఆం వి రసో వై సహా ఆ బ్రహ్మ వస్తువు రసదను శృతి వచనము వలన రసము వలె అనుభ జగన్మాత లబ్ధరసాయని సంస్తవనీయగుచున్నది. శంకర 12-38 వరకు ఆనందము స్వరూపమైన వింపబడుచున్న అత్యంత ప్రీతికి విషయమైన స్వస్వరూపముగా నెవరి వలన ఉపలబ్ధ మగుచున్నదో ఆ పరదేనత లబ్ధరస ఎని భజనీయగుచున్నది. రసమనగా శృంగారరస మనీ చెప్పవచ్చును. శృంగార రసాభివ్యంజ కములైన మంగళకరాభరణములు పుష్పాలంకరణాదులు గలదగుట వలన దేవి లబ్ధరస ఎని కీర్తింపబడుచున్నది. శుద్ధసీత్వ ప్రధానమైన మాయోపాధి గలదగుటం చేసి రస్యములు రుచ్యములు స్నిగ్ధములు స్థరములు హృదయములు నయనయాహారములు సాత్విక గుణసంపన్నులైన వ్యక్తులకు ప్రియమైన దూహారములను గీతానచనము వలన నైవేద్యాదులయందుకబు ఆమ్ల లవణాది రసములు దేవతానివేదన విషయములో నిషిద్ధము లగుట వలనను ప్రీతి విషయమైసదిగా మధురససము భగవతిచే లభించుచున్నది గావున జగన్మాత లబ్ధరస అని సంస్తవనీయ ఎగుచున్నది. శంకర గ్రంథ రత్నావళి